192 లబ్ధభక్తి సులభ విశేషాసం భా లబ్ధభక్తి సులభాత్ భక్త్యః సామాన్య సామాన్య కారణ ద్విధ తత్ర ఆద్యా ఆ రజిజ్ఞాస్వరార్థిభిః యైర్లభ తత్తత్ఫలోదే సేన సమయవి శేషేవి ఛిద్య విచ్ఛిద్య ప్రాప్తా తేషాం సులభ తత్తర్పారబ్ధానుసారేణ ఫలదానోన్ముఖ స్వాత్మరూపతయా సన్నిహితత్వాత్ ద్వితీయ భక్తిస్తు బ్రహ్మ సాక్షాత్కారతయా పురుషణ ఏనేక భక్తితయా లబ్ధా ఏకభక్తిర్విశిష్యతే ఇతి స్మృతేః తస్య సులభ స్వాత్మరూపతయా సదా ఖాయమానత్వాల్ జ్ఞాని ఐ త్వాత్మైన మే మతం ఇతి గీతాసు అథవా లభో ప్రాప్త సత్యపి కంఠగత చామికరవత్ లబ్ధభక్తీనాం సులభా సుఖేన అనాయాసేన కష్టేన వినా సాధ్యతయా లాభః ప్రాప్తిం యస్యాః సా తథా భక్త్యా మామభిజానాతి ఇతి స్మృతేః ఓం లబ్ధభక్తి సులభాయే నమః ఆం వి భక్తి సామాన్య భక్తి విశేష భక్తి అని రెండు విధములు. మొదటిదైన సామాన్య భక్తి ఆర్తుడు తత్వజిజ్ఞాసువు ఫలాభిలాషి వీరిచేత పొందబడునది. ఆయా ఫలములను ఉద్దేశించి కాలభేదము చేత ఖండఖండ సహా పొందబడునది. అట్టి భక్తులకు దేవి సులభముగా లభించునది. ఏలనా భక్త సులభమైన యా తల్లి వారివారి ప్రారబ్ధ కర్మానుసారము ఫలము నొసగుట కున్ముఖమైన స్వాత్మరూపముతో వారికి సన్నిహితయ్యుండును. రెండవదైన భక్తి బ్రహ్మ సాక్ష శంకర గ్రంథరత్నావళి కారము గల పురుషునిచేత ఏకభక్తరూపముతో భజన రూపమైన పొందబడునది. ద్విశిష్యతే అను గీతావచనము ఫలాభిసంధి యుక్తులైన భక్తుల కంటే స్వస్వరూపావగతి గల బ్రహ్మనిష్ఠుడైన ఏకభక్తుడు విశిష్టుడని చెప్పుచున్నది. అట్టి ఏకభక్తి గల జ్ఞానికి పరమేశ్వరి సులభురాలు ఏలనా పరాభట్టారిక స్వాత్మరూపముగానే సదా అనుభూయమానమగుచుండును. జ్ఞాని త్వాక్ష్మైన మే మతం అజ్ఞాని నా స్వరూపమే ఆత్మయే ఎని నా నిశ్చయము అని గీతలో భగవద్వచనము. కావున ఏకభక్తి జ్ఞాని యాత్మస్వరూపుడే ఎని భానము. నా ఏక్సి ఏకత్వ ఏకభ అథనా కంఠమున ధరించియున్న సువర్ణభరణము వలె లబ్ధమైన దయ్యు భక్తి గలవారికి సులభముగా సుఖముగా అనాయాసముగా కష్టము లేకుండా సాధ్యమైన ప్రాప్తి లాభము గలది గావున దేవి లబ్ధభక్తి సులభాయని మానయ్యగుచున్నది. భక్త్యా మామభిజానాతి లభక్తితో నన్ను తెలుసుకొనును అని భగవద్వచనము. గాయవ కంఠము నందున్న హారమును విస్మరించి దాన్ని కాయి అన్వేషించుచున్నవానికి ఎదట ఉన్న వ్యక్తి అదిగో హారము నీ మెడలోనే ఉన్నదని చెప్పినప్పుడు దానిని స్పృశించి స్వస్థత పొందును. ఆ రీతిగానే అజ్ఞానము చేత ఆత్మవిస్మృతి పొందినవానికి శృతిస్మృతి పురాణేతిహాసాది వచనమా ప్రబోధితుడై స్వస్వరూపావగతి కలుగును. ఏకభక్తిలచే నిష్ఠుడైన జ్ఞానికి జగన్మాత ఆత్మస్వరూపముతో అనుభూయమానయ్యగునని ఉక్తనామము యొక్క లక్ష్యార్థము.